జిల్లేలో జాజిపూల జిల్లేలో నిమ్మావు సెనిమ్మాగా సెనిమ్మా తోట్ల నిన్నే చూసి నిదురే నాకు కరువాయేనే ఓ బాలమణి కలలో నిన్ను గలవరిస్తేనే నా బాలమణి తోట్ల నిన్నే చూస్తి సూపులతో కాలమేస్తివే ఓ బాలమణి సూటి పోటి మాటలెందుకే ఓ బాలమణితో